258 కామేశ్వరి సం ధా కామేశ్వరి మన్మధోపాసిత కారూపాయి పేత్యర్థి 81 ఓం కామేశ్యరే కామేశ్వర్యే నమః కాది విద్య ఆం వి మన్మధుని చేత ఉపాసింపబడిన కాది పంచదశి విద్యాస్వరూపిణి ఎగుట వలన పరదేవత కామేశ్వరి ఎను నామముతో ప్రసిద్ధురాలని భావము.